26 సురఘు చరిత్ర. గాధి చరిత్రకు వెనకాల జ్ఞానప్రాప్తికి కావలసిన రకరకాల సాధనోపాయాలను, జ్ఞానం వచ్చే ప్రక్రియలను జనక మహారాజు కథగా, బలి చరిత్రగా, ప్రహ్లాద గాథగా వివరించారు. గాధి చరిత్రలో జ్ఞానానికి ప్రధాన ప్రతిబంధకమైన మాయాస్వరూపాన్ని వివరించారు. గాధి వృత్తాంతం తరువాత యోగ ప్రక్రియల సహాయంతో జ్ఞాన సాధనోపాయాలను వరుసగా వర్ణించుకుంటూ వస్తున్నారు. వాటిలో ఉద్దాలక చరిత్ర పూర్తయింది. ఇది నామమాత్రపు కథ. ఇది మొత్తం అంతా సాధనా ప్రక్రియల వివరణే. అయితే దీనిలోని సాధకుడు మీసాలు రాకముందే వైరాగ్యం కలిగిన ఉత్తమ సంస్కారి. ఇలా కాకుండా కొంత సంసారం చేసి, రాజ్యం చేసి, యుద్ధాలు చేసి పైన కింద పడుతున్న మధ్య వయస్కుడి సాధనా ప్రక్రియ ద్వారా మరికొన్ని రహస్యాలను అందించటం కోసం వశిష్ఠ మహర్షి ఇప్పుడు సురఘు వృత్తాంతంలోకి మనల్ని తీసుకోపోతున్నాడు. కాలం: హిమాలయాల్లో కైలాస పర్వతానికి దగ్గరలో హేమజటులు అనే కిరాత జాతి ఒకటి ఉండేది. వాళ్లరాజు సురఘుడు. ఇతడు మంచి మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, మంచి పరిపాలనా దక్షుడు, మంచి కవి, కళాప్రియుడు, యుద్ధవీరుడు. వీటితో పాటు దైవభక్తి కూడా ఉంది. ఇలా అనేక రకాల ప్రజ్ఞలు ఉండటం వల్ల ఇతని రాజ్యం పెరిగింది. అతనికి తన ప్రజల మీద అదుపు చాలా గట్టిగా ఉండేది. ఇలా జరుగుతూ ఉండగానే వయస్సు పొద్దు కొంచెం పక్కకు వాలింది. జుట్టు కొంచెం తెల్లబడటం మొదలుపెట్టింది. ఆ దశలో ఒకరోజున అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. నేను చాలా కాలంగా రాజ్యం చేస్తున్నాను. ఈ రాజ్యపాలనలో భాగంగా కొంతమందిని కష్టపెట్టవలసి వస్తోంది, కొంతమందిని దండించవలసి వస్తోంది, కొంతమందిని ఆదేశించవలసి వస్తోంది, కొంతమందిని రక్షించవలసి వస్తోంది. పరిపాలన అన్నాక ఇవి తప్పవు. ఇవి లేకపోతే ప్రజలు హద్దుల్లో ఉండరు. ఈ నాటకంలో నా పాత్ర అలాంటిది. కాని ఈ ప్రక్రియలో ప్రజా శిక్షణాదుల వల్ల పాపం రాకుండా ఉండగలదా? అన్ని శిక్షలు సరిగానే వేశామని చెప్పగలమా? రాజ్యాంతే నరకం ధ్రువం, రాజ్యపాలన పూర్తయ్యాక నరకం ఖాయం అన్నారు. ఎంతటివాడికైనా రాజ్యం చేశాక నరకం తప్పదు. నా గతి ఇంతేనా? సురఘురాజుకి ఏ సమాధానాలు దొరకక ఆ అంతర్మథనం అలా చాలా రోజులు కొనసాగిపోయింది. ఇలా ఉండగా ఒకరోజున ఆ రాజుగారి ఇంటికి మాండవ్య మహాముని వచ్చాడు. రాజుగారు ఆయనకు బాగా సపర్యలు చేసి తన సందేహాలన్నీ ఆయన ముందు పెట్టాడు. అయ్యా, కొంత పుణ్యం కొంత పాపం అనే ఈ చక్రం నుంచి నేను తప్పించుకునే ఉపాయమే లేదా అని అడిగాడు. మాండవ్య మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: రాజా, పురుష ప్రయత్నం చేస్తే పరిష్కారం కాని సమస్యే ఉండదు. వ్యవహారాల్లో ఉండేవారికి ఎవరికైనా సరే పాపపుణ్యాల చక్రం తప్పదు. దీన్ని తప్పించుకోవాలంటే ఒకటే ఒక ఉపాయం ఉంది. అదేమిటంటే ఒక కొత్త విచారణ మొదలు పెట్టాలి. కోహం కథమిదం కిం వా కథం మరణ జన్మని. ఆయసర్ 79 విచార్యాంతరేవం త్వం. మహత్తమలమేష్యసి సర్గ 58 శ్లోకం 32. నేనివడ్డీ, ఈ ప్రపంచం ఎలా వచ్చింది? అసలు ఈ ప్రపంచం అంటే ఏమిటి? నాకు మరణం ఎలా వస్తోంది? జన్మ ఎలా వస్తోంది? ఇవన్నీ ఆలోచించు. నీ లోపలే ఆలోచించుకో. ఈ విచారం లేకపోవడం వల్లనే నీకు ఒక పరిమితత్వం వచ్చింది, ఒక అల్పత్వం వచ్చింది. నేను ఆరడుగుల మనిషిని మాత్రమే అనే భావం వచ్చింది. నా వ్యాప్తి నా రాజ్యం వరకే అనే పరిమితత్వం వచ్చింది. ఈ విచారణ చేస్తే ఆ పరిమితులు పోయి నువ్వు గొప్పవాడివి అవుతావు, పెద్దవాడివవుతావు, సర్వవ్యాపివి అవుతావు. ఆ స్థితి నీకు దక్కితే నీకు పుణ్యమూ అంటదు, పాపమూ అంటదు. ఆ స్థితి చిక్కేవరకు ఈ ప్రపంచంమీద వైరాగ్యాన్ని పెంచుకోవాలి, ఆధ్యాత్మశాస్త్రాలను అధ్యయనం చెయ్యాలి. ఆ విచారణలో అసత్యమని తేలిన ప్రతిదాన్ని వదిలిపెట్టాలి. అలా విడిచిపెట్టగా విడిచిపెట్టగా ఏది విడవడానికి సాధ్యం కాకుండా మిగిలిపోతుందో అదే పరమపదం. అది అందితే నీకు పాపపుణ్యాల సమస్య ఉండదు. దానికోసం ప్రయత్నించు అని చెప్పి మాండవ్య మహర్షి వెళ్ళిపోయాడు. సురఘు మహారాజు వెంటనే విచారణ ప్రారంభించాడు. నేనివర్నీ? ఈ ప్రపంచాన్న, కాదు, ఈ రాజ్యాన్న కాదు, ఈ కొండన కాదు, ఈ భూమిన కాదు, ఈ పట్టణాన్న కాదు, ఈ శరీరాన్న ఓనేమో, ఈ శరీరం నేనా, ఈ శరీరంలో నేనున్నానా, ఈ చర్మం నేను కాదు, ఈ శరీరంలో ఉన్న మాంసం నేనా కాదు, రక్తం నేనా కాదు, ఎముకలు నేనా కాదు, ఇవేవి నేను కాకపోతే నేను శరీరాన్నెలా అవుతాను? పోనీ నేను ఈ శరీరంలో ఉన్నానా, ఉంటే ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు నేనా, మనస్సును నేనా, అవి రెండు జడాలు, అవి నేనెట్లా అవుతాను? నేను చేతనుణ్ణి కదా, ఇవేవి కానుగాని నేనున్నానని నా అంతట నాకే తెలుస్తోంది. కనుక లోపల సాక్షి ఒకడు ఉండి ఉండాలి. ఆ సాక్షి నాకంటే భిన్నంగా నాతోపాటే ఉన్నాడనటం కుదరదు. నాలోపలే మరొకడుంటే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? కనుక ఆ సాక్షిని నేనే అయి ఉండాలి. అవును, ఆ శుద్ధ సాక్షిని నేనే. మరైతే ఈ ప్రపంచం ఎలా వచ్చింది? ఈ సుఖ దుహఖాలు ఎలా వచ్చాయి? నా భ్రాంతి వల్ల వచ్చాయి. ఇవి సత్యంగా లేవు, ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి, లేకపోయినా ఉన్నట్టు కనిపించే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి వ్యవహారము కూడా లేనిదే. ఇక్కడి రాజ్యాలు లేనివే, రాజ్యపాలనలు లేనివే, అసత్యాలైన శరీరేంద్రియ మనస్సుల వల్ల జన్మించే పాపపుణ్యాలు కూడా అసత్యాలే. ఆ పాపపుణ్యాలు తమ జాతికే చెందిన శరీరేంద్రియాదులనే పీడించగలవుగాని పరమార్థ సత్యస్వరూపుణ్ణి అయిన నన్ను తాకలేవు. నాది పరమార్థ సత్యస్వరూపం, పరమానందమే నా స్వరూపం. నమో మహ్యమనంతాయ. సమ్మక్ జ్ఞానోదయాయచ్చ సర్గ 59 శ్లోకం 37. నాకు కలిగిన జ్ఞానానికి నమస్కారం, అఖండానంత స్వరూపుడైన నాకే నమస్కారం. తన ఆలోచనలు ఈ స్థితికి వచ్చేసరికి సురఘు మహారాజులో చాలా మార్పు వచ్చింది. అతను 80 బ్రహ్మర్షిత్వాన్ని పొందిన విశ్వామిత్ర మహర్షిలాగా అయిపోయాడు. ఇక తన అఖండ స్థితిలోంచి ఎప్పుడూ కిందికి జారలేదు. ఆ అఖండ స్థితిలో ఉంటూనే అనేక వందల సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఇంత కథ చెప్పి చివరికి వశిష్ఠ మహర్షి రాముడికి ఒక సలహా ఇచ్చాడు. రామ, సమాధిలో ఉన్న జ్ఞానికి వ్యవహారంలో ఉన్న జ్ఞానికి భేదమేమిటని అడిగావు. ఉద్దారక మహర్షికి సురఘురాజర్షికి ఏమైనా భేదం ఉందో లేదో నువ్వే చెప్పు, ఇది అర్థం చేసుకుని నువ్వు కూడా నీ తత్వాన్ని పరిశీలన చేసుకో అని